ృష్ణం రజస్సు పర్ణాపోవసాదిమముత్పాదంతి తావ్రత్రం సదనాదృతస్యాదిభ్యుతేన పృథివీం యుజ్యతే ద్వాదశ ప్రథయశ్చక్రమేకమంత్రీణి లభ్యానికబుధశ్చీకేత తస్మిన్ సాకం త్రిశతాన సంగమోర్పిరా షష్ట్యం నచలాచలాసాః స్తనస్సు సయోజో వాయో భూర్యేన విశ్వాపుష్య శివార్యాణి యోరత్ర ధావ సువిద్య సుతత్ర సరస్వతిమిహ ధాతవేక యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్ చంతయత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః సమానమేతముచ్చైత్యవచాభిః భూమిం పర్జన్యా జిన్వన్ జిన్వన్త్యగ్నయాః దివ్యం సుపర్ణం వాయసం బృహంతమపాం గర్భం దర్శతమోషధీనా అభీమత వృష్టిభిస్తర్పయన్ దంసరస్వంతమపసేజో హవీమి శుభాతపగతీలామాన్యా మరుదస్సమ్మే విక్షు కయామతీకృతజేత సజేతేర్చం దిశుష్మం వృషణో వసూయా కస్య బ్రహ్మా నిజుషర్యువా నః కో అధ్వరే మరుదావత్త శేనాంగే భద్రజతో అంతరిక్షేకేన మహామనసారీరమామ కృతస్తమింద్రమాహీన సన్నేకో యాసి సత్పతే కింద యుద్ధా సంరక్షసే సమరాణస్సు బాణైర్వోచే స్తన్నో హరిభోజత్తే అస్మే బ్రహ్మాని మే మతయః సంసృతా సుష్మయత్తి ప్రభృతో మే అద్రీ ఆశాసతే ప్రతిహర్యం యుక్తే మా హరీవహతస్తానో అచ్చ అతో భయమంతరేభిర్జానా స్వక్షత్రేభిస్తన్వా అశుంభమానా మహోమభిరేతాం ఉపయుద్మహేంద్రస్వధామర్హినో బభూథ వా అస్యాభో మరుతస్వధాసీర్జన్మామేకం సమధత్తాహిగత్యే అహం ఉగ్రస్త విడస్తు విష్మాన్ విశ్వస్య శత్రోరణామం వధస్మై భూరీచకత్సయుజ్యేభిరస్మే సమానేభిర్వృఢభవంసేభిః భూరీణవాసభిష్టేంద్ర కృత్వా మరుతో యద్వసా మధీ వృత్రం మరుత ఇంద్రేణ స్వేన భావేన చ విషోభ భూవాన్ అహమేతామన మే విశ్వశ్చంద్రా సుగా అపశ్చ గణభద్ర బాహు అనుత్తమాతే మఘవన్న కిర్ణమత్వాహంగస్తి దేవతా విధానః నజాయమానో నస తేన జాతో జానీ కరిష్యామి ప్రవృద్ధ ఏకస్య జిన్నే విద్వా అస్తో జోజానుత దృష్వాన్ కృణమయీ మనీషా అహం ఉగ్రో మరుతో విధానోజానిచ్చమవింద్రయదీశేషా అహం దన్మా మరుతస్తోమో అత్రయన్నేన రస్వత్యం బ్రహ్మ చక్ర ఇంద్రాయ విష్ణే సుమఖాయ మహ్యం సఖ్యే సఖాయ స్తన్వే తనుభిః ఏ వేదేతే ప్రతి మారోచమానా అనేజ్యశ్రభజేషో దధానాః సంచక్ష్యా మరుతశ్చంద్రవన్నా అచ్చాంతమే చరయాధాతనూనం కోన్మత్ర మరుతో మామహే మప్రజాతన సఖీంద్రచా సఖాయః మన్మానిత్రాభివాదయం దేషాం భూతన వేదామృతానాం ఆజయతు వశ్యాద్ధ్రువసేనకారుదస్మాన్ చక్రే మాన్యస్య మేధా ఓర్వర్తమరుదో విప్రమచ్చేవా బ్రహ్మాని చరితాపో అర్చత్ ేర్మాహ్య మాన్యోషాయాశిష్టదండే విద్యామేషం వృజనం జీరదారం భద్రం నో అపీవాదయమనా హరి జన్మే పూర్వం మహిత్వం ఋషభస్య కేతవే వైధే వజామన్ మరుతస్తు విశ్వనో యుధేవ శక్రాస్త విషాణీ కర్తర నిత్యం దసూనం మధు బిభ్రతముపక్రీడం దిక్రీడా విదధేషు ఘృష్వాయః నక్షంతి రుద్రావధానమస్విహం నమధ్వంతి స్వతాపసోహ విష్కృతం యస్మా భూమాసో అమృత అరాసతనాయ స్పోషం చ హవిషా దదాశుషే ఉక్షం చస్మే మరుతో హితాయీవ పురూరజాంసి పయసామయో భువాః ఆయే రజాంసి తవీషీభిరంజ తప్రభజే మాసస్వయ దాసో అధ్రజన్ భయం తే విశ్వా భువానాని హర్మ్యా విత్రో భోజా భక్తజాతా సృష్టిషు యత్తేషయామానదయం దపర్వతాం దివో వా పృష్టం నర్జా అచుచ్యవుః విశ్వో భో అజ్మన్ భయతే వనస్పతిరధీయంతే వప్రజీహి తమోషధిః యూయన్నా ఉగ్రామరుదస్సు చేతునారిష్టగ్రామాస్సు మతిం పీవర్తన ఎత్రాబోధిద్రదిక్రమిద్దీరణాదీపస్వస్సుధీదేవ బర్హరా ప్రస్కంభదేష్ణానభ్రరాధదోలాద్రణాసో విదధేషు సుష్టూతా అర్చం జర్కం వజిరస్య పీతజే విదుర్వీరస్య ప్రథమా నిపౌంస్యా శతభూజిభిస్తమవిష్ూతేరఘాత్పూర్భీరక్షతామరుతోజమావత జనం జముగ్రాస్తపసో విరప్సిన పాథనాశంసాస్తనాయస్య పుష్టిషు విశ్వాని భద్రామరుతోరథేషు వోమిధస్పృధ్యేవ విషాణ్యాహీత హంసేష్వాభప్రపాథేషు ఖాదయోక్షోమశ్చక్రాసమయా వివావృతే భూరీని భద్రానర్యేషు బాహుషు పక్షస్సు రుక్మారభతాసో అంజయాః హంసేష్మేతాః పవిషక్షురాధిపయోన పక్షాన్యనశ్రియోధిరే మహాంతో మన్నా విద్భో అవిభూతయో దూరే దృశోయే దివ్యాదీభస్త్రిభిః మంద్రాస్సు జిహ్మాస్వరీతారాసభిః సంమిశ్రాయుందే మరుతః పరిష్ఠుభాః తద్వస్సు జాతా మరుతో మహిత్వనం దీర్ఘం వో దాత్రమదీతేరివం వ్రతం ఇంద్రశ్చ నత్యజ సా విక్రూణాదితజ్జనా జయస్మై సుకృతే అరాధ్వం తద్వో జాభిత్వం మరుతః పరే యుగే పురోగచ్చం స మమృతాసావత అయాధియామనా వేషుమావ్యా సాకం నరో ధంసమేరాజీకిత్రిరే ఏన దీర్ఘం మరుత సూరవాయుష్మాకే నపరీణ సాధురాస ఆయత్తదనం వ్రజమే జనాసేభిర్జ్ఞేభిస్తదభీష్టిమస్యాం ఏషవస్తోమో మరుతయంగేర్మాధార్యస్య మాన్యస్య కారో ఏషాయాశిష్టతన్మే భయాం విద్యామేషం వృజనం జీరదానం సహస్రం దయింద్రోదయో నః సహస్రమిషో హరివో ఘోర్తదమాః సహస్రం రాజో మాదయధ్యై సహస్రణముపానో యంతువాజాః ఆలోభిర్మరుతో యాన్వచ్చాజ్యేష్ఠేభిర్వా బృహద్దీమైః సుమాయాః అధయదేషాం నియుతః పరవాస్స భుద్రస్య చిద్ధనయం దపారే దివ్యక్షయేషు సుధీతా ఘృతా చీరణ్యగర్ణ్యకుపారాధవృష్టి భాతరం దీవనూషో నోషా సభావీవిధ్యే భవనమావ్య శుభ్రాయాసోర్యవ్యాసాధారణ్యే మరుతో మిమిక్షు నరో దశీ అపనృతంత ఘోరాజుడంత వృధం సఖ్యాయ దేవా జోషద్యదీ మసుర్యా సదధ్యై విషీతస్తుకారో దశీ నృమణాః ఆసూర్యేవ విదతో రథం గాత్వేణ ప్రతీకానభ సోనేత్యా ఆస్థాపయంతయుపతిం యువానః శుభే నిమిశ్రామిదశేరుపద్రా అర్కో యద్వో మరుతో హవిష్మాంగాయద్గాధం సుఖసో మోదు పశ్యన్ ఋతం వీభగ్నిమగ్నో జయేషాం మరుతాం మహిమా సద్యో అస్తి స జాయతే మృషమనాహం యస్థిరా సిద్ధ్యనిర్వహతే సుభాగాః పాంతి మిత్రవరుణావ్యాచీమర్జమో అప్రశస్తాన్ ఉదచ్చ వందే అచ్యూతాధ్రువాణి వృధయే మరుతో దాతివారీనువో మరుతో అంత్యస్మే ఆరాత్తిచ్చవసో అంతమాపు దాసు సువాంసో నో నృఢదా పరిష్ణు భజమద్యేంద్రస్య ప్రేక్షా భయం స్వోవో చేమహి సమర్యే భయం పురా మహీశ నో అనుద్యూంతన్నర్భుక్షణతా మనుష్యాత్ ఏషవస్తోమో మరుత నిజంగీర్మాహం దార్ఘస్య మాన్యస్య కారోః ఏషాయాశేష్ట తన్మే భజా విద్యామేషం వృజనం జీరదానం యజ్ఞాయజ్ఞావస్సమనాదు దుర్వనిర్ధియం ధియం బోధే భయాభూత దిగ్భే ఆవోర్వాచస్సు విదాయ రోదస్యోర్మహేవ వృత్యామవాసేషు భృక్తిభిః మమ్రాసో నయే స్వజాస్వతవసయిషం స్వరభిజాయం తదూతయః సహస్రియాసో అపాన్నోర్మయ ఆసాగా భోవంద్యాః సో నోక్షణాః సోమా సోనయే సుదాస్తృప్తాం సవో భృత్సు బీజాసో దుపసో నాసతే ఐదామం సేడు రంభినీవరాలభే హస్తేడు ఖాతిష్ట కృతిష్ట సందధే అవస్వయుక్తాదివృధాజరమత్యాకసాయాచోదరత్మనా అరేణవస్తు విజాతాచ్యవద్దృఢాని జన్మరుతోభ్రాజ దృష్టయః ర్మరుదరిష్టి విద్యుతోనే జిత్మనాహన్వే జిహ్మయా ధన్వచ్యుత జిషాన్నయామధిపురు ప్రేషాహన్యోనైత సహస్సో మహస్మరం పావరం మరుతో యస్మిన్నాయ యశ్యామయ సమిసురే వసంహీతం వ్యద్రేణాపదత్వేణవన్నవం సాదిర్నవోమవతీ స్వర్వతీ త్వేషా విపాకా మరుతః పిపిష్వతి భద్రావో రాజః ప్రీణతో న దక్షిణా పృథుజ్వయీ అసుర్యే భజంజతి ప్రతిష్టో భంతి సింధవః పవిభ్యో యదభ్రియాం వాచముదీరయంతి అవస్మయంత విద్యుదః పృథివ్యాం యదీ ఘృతం మరుతః ప్రశ్నువంతి అశూతవృష్ణిర్మహతేరణాయత్వేషమయాతాం మరుదామనీకం తే సప్సరాసో జనయంతా భవాదిత్సుధామీషిరాం పర్యవశ్యన్ ఏషవస్తోమో మరుదయంగీర్మహందార్యస్య మాన్యస్య కారోః ఏషాయాశీష్టతన్వే భజాం విద్యామేషం వృజనం జీరదానం మహశ్చిత్తమింద్రయతేతాన్ మహశ్చేతసిక్తజసోవరూతేధో మరుతాం చికిత్వాం సుమ్నావనష్వతమహిప్రేష్ఠా అయుజ్వరంద విశ్వకృష్ణేర్విధానాసో నిషిధో మధ్యత్ర మనుతామృచ్చుదిరధాతమానా స్వర్ణేవస్య ప్రధనస్య సాతౌ అంయక్సాత ఇంద్రరిష్టిరస్మేతమేమ్యభ్వం మరుతో జునంతి అగ్నిశ్చిద్ధ్యుష్మా దశేషు సుక్వాణాపోనద్దీపం దధాతి ప్రజాహంసి త్వం తూ నయమ్ దావోజిష్ఠజా దక్షిణయేవ రాతిం స్తుతశ్చయాస్తే చకనం తవాజోస్తనన్నమధ్వఃపీపయంత వాజైః వేరాయ ఇంద్రతోసల మా ప్రణేదారః కస్య దిగృతాయోః ఏషుణో మరుతో ప్రణయంతు చేస్మా పురాగా దూయంతీవ దేవాః ప్రతి ప్రజాహీంద్రమీనుషోన్మహ పార్థివే సదమేయతస్వ అధయతేషాం ఋషుభుధ్నాశయేతాస్తీర్థేనార్యః పౌంస్యానితస్థుః ప్రతి ఘోరానామేతానామయాసాం మరుతాం శృణ్వాగతామోపబ్ధిః ఏ మత్యం మృతనాయం తమోమైర్నామానన్న పదయం దసర్గైః సమ్మానేభ్యయింద విశ్వజన్యారదా మరుద్భిస్సురుధోగో అగ్రాః సవాణేభిస్తవసే దేవదేవైర్విద్యామేషం మృతనం ధీరదానం నో నమస్తి నో స్వస్తద్వేదయదద్భూతం అనన్యస్య చిత్తమభితం చరేణ్యముతాధీతం వినశ్యతి చిన్నలింద్రజిఘాంసి భ్రాతరో మరుతస్తవ ఏభిః కల్పస్వ సాధిజామానః స్మరణేవధీః కిన్నా భ్రాతరగస్య సఖాసన్నతి మన్యసే విద్మాహి తేజసా మనోస్మభ్యమిన్నదిత్ససి అరం గణ్వంతు వేధిం సమగ్నిమిన్ధదామురః తత్రామృతస్య వేదనం యజ్ఞం తే దనవావహై ీషుడే వసుపతే వసూనాం త్వం మిత్రాణాహం మిత్రపతేధేష్టాః ఇంద్రత్వం మరుద్భిః సంవదస్వాధప్రాసానరుతుతాహవీంషి ప్రతీపజేనానమసాహమేమి సూక్తేన భిక్షేషు మతిం పురాణాం రాణదా మరుతో వేద్యాభిర్నిహేలో ధత్త విమోచధ్వమస్వాన్ ఏషమస్తోమో మరుతో నమస్వాదష్టో మనసాధాయి దేవాః ఉపేమాయాతమనసాజుషానాయూజం జిష్ఠా నమసయద్భృధాసాః స్తుతాసో న మరుతో మృణయంతూకస్తుతో మఘవాసంభ్రమిష్టః భూర్ధ్వాన్యమనాన్యహాని విశ్వా మరుతో జిగీరా అస్మాదగంధ విడాదీషమాణగింద్రాభ్యమరుతో రేజమానః యుష్మభ్యం హవ్యాని సీతాన్యా సంతాన్యారేజ క్రమా మృణతానః తేన మానాశ్చిదయం ప్రభుత్రాజ్యోష్ఠిషుతవసాదస్వాదీనాం సర్వా మరుద్భిర్వృఢభస్రబోధాముగ్రేభిస్తవీరస్సహోదాః ీంద్రసహీయసోన్వేన్భవా మరుద్భిరవజాతహేళాః సుప్రకేతేభిః సా సహిర్దధానో విద్యామేఘం మృజనం జీరదానం చిత్రోస్తుజామశ్చిత్రభూతీసూదానవః మరుతో అహీభానవః ఆరేసామస్సుదానభో మరుతరించదీశరుః ఆరే అస్మాయమస్య తృణస్కందస్య నమిషః పరీరంగసుదానవః ఊర్ధ్వాన్నః కర్త జీవసే యత్సమనమన్యా అన్యథావేరత్యా పదద్వా ప్రధానం సర్వత్ గావో ధేనవో బరిగశ్యతబ్ధాయత్సద్మానం దివ్యం వివాసాన్ అర్చదృఢా మృఢభిస్వేదు హవ్యైర్మృగోరాశ్నో అధియజ్జు గుర్యాత్ ప్రమంగళమనాంగోత్తహోదా భరతే వర్యో విశులాయ జత్రః నక్షద్ధోదా పరిసద్మమిదాయన్ భరద్గర్భమా సరదః పృథివ్యాః రందదస్వో నజమానో రుమద్గో రందర్దూతో నరోజీతరద్వాక్ ఘర్మాషదరాస్మై ప్రచోత్రాని దేవయంతో భరంతే ద్విజోషదింద్రో దస్మవర్చారా సత్యే వసుజ్ఞో రథేష్టాః సముష్ిీంద్రం జోహసద్వాజశూరో మఘభాజోరథేష్టాః ప్రదీశ్చిజ్యోదీయాన్మృహన్వాంగమృహశ్చిత్రమసోమిహంత ప్రయతిమాభ్యో అశ్చరం రోదసీ కక్షేరాస్మై సంవ్యయింద్రో విజన్న భూమా భక్తిశ్వరావాసమీ పద్యా సమత్సూరసరాణం ప్రభచిందంబరితం సజధ్యై సజోషదీంద్రం వదే క్షోణీ సూరించిద్యనుపదం దివాజై ఏ పాహి దేశం సమనాసముద్రా భోజత్త ఆసుమదం దిదేవీ విశ్వాతే అనుజోషా భూజో సూరీంద్రిజ్యతిషావేషిజనాన్ అసామయథా సుషకాయజేన స్వభిష్టయో నరాన్న సంశై అసద్యథా నయింద్రో వందనేష్టా సురోరకర్మనయమానభుక్తా విష్పర్ధతో నరాన్న సంశైరస్మాకా సదింద్రో వజ్రహస్తః మిత్రాయుభో నపూర్వజిం సుసృష్టౌ మధ్యాయుభౌపాధిక్షంతు యజ్ఞై యజ్ఞో హిష్మేంద్రం కశ్చిద్ృంధన్మనసా పరియన్ దీర్థేనాచ్ఛాదృషా నమోగో దీర్ఘోన సిద్ధమాగృణోత్యధ్వా మూషూణ ఇంద్రాద్ర మృత్సుదేవైరస్తి హిష్మాదయసుష్మిన్న భయా మహస్తిద్యస్య భీరుణో యవ్యాహ విష్మాతో మరుతో మంత దేవీ ఏషస్తోమీంద్రతుభ్యమస్మే చేతేన గాదుంహరివో విదో న ఆనోవృత్యాస్వితాయదేవ విద్యామేషం విజనం జీరుదానం సుమ్రాజేంద్రజే చ దేవారక్షామేన్ పాహ్యసురత్తమస్మాన్ త్వం సత్తాకర్మగవానస్తరుత్వస్త్వం సత్యోపశమానస్వహోదాః ధనోవిశారింద్రమృద్ధ్రవాదః సప్తయత్పురశ్రమదారీర్ధర్నపద్యార్నాయుమే మృత్యం పూర్వముత్సాజరుంధీ అజామృతారింద్రసూరపత్నీర్యాంశ్చేభిః పురోహూతనూనం రక్షో అగ్నిమసుషం పూర్వజానం సింహో నదమే అపాం శివస్తోః శేషన్నుదయింద్రదస్మిన్యో నౌ ప్రశస్తజేపవీరవస్య మహ్నాయద్యుధాగాష్టద్ధరీ దృఢతా పృష్టవాజాన్ వహకుందయస్మిన్ జాగం స్యోమన్యో నిద్రావాదస్యాస్వా ప్రసూనశ్చక్రం మృగదాధీకేభిస్పృధోయాసి షడ్వజ్రబాహు సఘన్వాంద్రమిత్రే రూపం చోద ప్రవృద్ధో హరివో అదాసూన్ రజే పశ్యన్నర్యమనం సజాయోస్తుయా సూర్తావహమానా అపత్యం తవత్కవిరింద్రార్కసాదౌక్షాందాసాయోపవర్హణీయకః కరత్తిశ్వో మఘపాదాను చిత్రామిదుర్యోనే కుజవాచం మృదిశ్రేత్ సనాతాయింద్రణం వ్యాగుస్సహో నభో వీరణాయ పూర్వే భిరత్పురో నభిదో అదేవీర్నమోమదేవస్య పీయోః బంధునీరింద్రధునీపదేర్నోరవశీరానశ్రవంతీ ప్రయత్సవతీ పారయా దుర్వసంయగం స్వస్తి మస్మోగామింద్ర విశ్వధస్య అభిగతమో నరాన్ప్రపాద సర్వవిశ్వాసాం సహోదా విద్యామేషం మృజనం జీవదానం మత్సవాయి దేమః పాత్రస్యేవ హరివో మత్సరో వదాహ ృషాదే వృష్మగేంద్రుర్భాజీసహస్రుదాత ఆనస్తే గంతమత్సరోషామదోవరేణ్య సహవాంగింద్రదానసి ప్రేతనాశానమద్య సమీదాశోదయోపనుషోరథం సహవాంజస్యోపం వ్రతమోష పాద్రన్నశోదిషా ృష్ణాయ వ్రథం కుత్సంవాదస్యాష్ణాభ్యోజిభ్యవయోన దృశ్యతే బూత కామనత్వాదివిదం జోహవీమి విద్యావేషం వృజనం జీవదానం మత్సీనామస్య జిష్టజయింద్రమిందోషావీశ విఘాయమానయిన్వసి సత్రుమందినమిందసి తస్మిన్నామే సయాగిరోజయేకశ్చర్షణీనా అనస్వధాయ ముప్యతేజ భన్నచక్రేషద్విషా యస్య విశ్వారిహస్తజో పంచక్షితీనాం వసు స్వాసయస్వయో అస్మద్వగ్దివ్యే వాసనద్యహి అసంబంధం సమంజహి దూనా సంయోన ధేమయాః అస్మభ్యమస్య వేదనం దద్ధి సూనిశ్చీదోహతే ఆభోగస్య ద్విపర్గసోర్కేషు సానుషగసత్ ఆజావిందస్యేంద్రోప్రాభోవాజేషు వాజినం యథాపూర్వేభ్యోజరుద్రభ్యాయింద్రమయ జివాపోన దృశ్యతే బభూత కామనత్వానిపితం జోహవీమి విద్యామేషం వృజనం జీరదానం ఆదర్శనిప్రావేష భోజనానాం రాజా కృష్టీనాం పూరుహూత ఇంద్రాః సోపమద్యుక్త హరీవృషణాయాహ్యర్వాగే వృషణో వృషభాస ఇంద్ర బ్రహ్మయుజో వృషరథాసో అస్వాహ్యతేర్వామహేత్వాసోమే ఆదిష్టరథం వృషణం వృషాదే సోమపరిషిక్త మధూని యుక్తృభ్యా మృగభక్షిణీనాం హరిభ్యాం జాహి ప్రపతోపమద్రిక్ అయం యజ్ఞోదే భయ అయం విజేధ జివా బ్రహ్మాణ్యయమింద్ర సోమాః శీర్ణం బలిరాజసర్గ్రత్పయాహి పిబాహరిహద్య విమూసాహరీ ఇహ ఓ సృష్టోదయింద్రయా హ్యర్వాబ్రహ్మాణి మాన్యస్య కారో విద్యాపస్తోరవసాగృహంతో విద్యాభేషం వృజనం దీనదానం యద్ధస్యాత ఇంద్రసృష్టిరస్తియా బభూషాచిభ్యా భూమి మానఃకామం మహయం తమాధగ్విశ్వాతే అస్యాం పర్యాప ఆయో నఘారాజేంద్రాజభన్నో జానుస్వసారాఘ్నవంతయోనౌ ఆపస్థిరస్మై ఋతుకా అవేషంగమన్నయింద్ర సఖ్యావయశ్చ దేదానిభిరింద ప్రశ్రుతురశ్రోదాహవన్నాధమానస్య కారోః ప్రభర్తారథం దాజుడాగుపాకముద్యం దాగిరోజతి దద్మనాభూత్ ఏవానిభిరింద్ర శుశ్రవస్యా ప్రఘాదః ప్రక్షో అభిమిత్రిణో అభూత్ సమర్యయుడస్తవదేవాజిసత్రాఘరోజమానస్ సంసాహ వయాభవన్నింద్రశత్రూ నభిష్యామహతో మన్యమానాన్ త్వం రాతాత్మో నో వృధేభూవర్విద్యాభేషం విజనం జీరదానం పూర్వేరహం శరదశ్రమానాదోటావస్తోషసో జనయంతీ వినాదిశ్రియం జరిమా తను నామ ప్యూరవత్నేర్మృడ నో జగన్యు ఏ చిద్ధి పూర్వ ఋదసా పరాసం సాగం దేవేభిరవదం వృతాని మాపస్తమోనపత్నేర్జగమ్య నమృడాశ్రాంతయ్యతమేవా విశ్వాయస్పృశో అభ్యశ్రవావ జయా త్రీ సమాజం యత్సంయం మిథునామభ్యజావారుధర కామాగం విలాజాతో అముదకుతశ్చిత్ లోపాముద్రావృషండీరీనాధీరమధీరాధయతి స్వసంతం ఇమన్నుతో మమంతితో హృత్సుపీతౌపబ్రువే యత్సీమాకశ్చ కృమా తత్సుమేరుపులుకామోహిమత్యాః అగస్త్య ఖదమానః ఖనిత్రయేః ప్రజామపత్యం బలమిచ్ఛమానః ఉభౌ వర్ణావృషేరుగ్రః పూపోరథ సత్యాదేవే శ్వాశిషో జగామ యుగో రజాంసి సుజమానసో అశ్వారథో యద్వాం పర్యన్నాంసి దీయత్ హిరణ్యజావాం భవయఃపృషా జన్మద్భక్తిబంధా ఉషతస్వేదేవాద్విపత్మనోదర్యస్య ప్రయజ్యోః స్వసాయద్వాం విశ్వగూర్తీభరా దివాజాయేట్టే మధుపాభిషే చ యుభం భయముశ్రియాజామధత్తం భక్వమామాజామభూర్యంగో అంతర్యద్వరినో వామృధత్సు వారోణసు చర్యజేహమిష్మాన్ యుభంభర్మం మధుమంతమత్ర దేవో నక్షోదో వృణీత భేషే సద్వాన్నరాపస్వినాపస్వయిష్ఠీరథ్యే చక్రా ప్రదీయంతి మధ్వాః ఆవాన్ దానాయ మృతీయదస్రాగోరోహేణ దౌగ్ర్యో న జివ్రీహి అపహక్షోణీ సజతే మాహీనావాం జూర్ణో వామక్షురం భాగో జయత్రా నియజ్జివేదే నియుతస్సుదానూపస్సుదానిస్తుజాపురంధిం ప్రేషద్వే షద్వా గోరసూదిరామహేత దేశు వ్రతో నవాజం పదం సిద్ధివాంజలిదార సత్యామి పన్యామహే విపనిర్హితావాసిద్ధిష్మాస్మినామనిజా బాధో హిష్మాషామంతి దేవం యుగాం సిద్ధిష్మాస్మినామరుద్యోన్విరుద్రస్య ప్రశ్రవణస్య సాతౌ అగస్త్యో నృషపదస్తారాధునీమత్సహస్రైః ప్రయద్వహే సేమహినారథస్య ప్రస్వందాయాధోమనుషో నహోదా భద్రం సూరిభ్య ఉదవాస్వస్వ్యన్నా సత్యాదహిరాజస్యామ తం వాం రథం భయమద్యాహోవేమ స్తోమైరస్వినాశుమిదాజనవ్యం అరిష్టమే బింబ నిద్యామి యానం విద్యామేఢం వృజనం ధీరదానం ప్రేష్టాభిషామ్రాజీనామద్భర్యంతాయనిధో అవా అయం వాం యజ్ఞో ఆకృత ప్రశస్తిం వసూధితి అవీతారాజనానాం ఆవామస్మాసస్సు చ యప్పయస్మావాతరం రసో దివ్యాసో అత్యాహ మనోజోమృణో వీతపృష్ఠాజేన స్వరాజో అశ్వినా వహంతు ఆవాం రథో వనిర్న ప్రవత్వాన్ సుప్రవంధురస్సు విదాజగమ్యాః కృష్ణస్థాదా రామన సోజవీయానహం పూర్వోజోధిజః ఇహే జాతా సమభావసీతామలేపసా తన్వా ఆనవభిస్వైః జిష్ణుర్వా మన్యస్సుమగస్య సూరిర్దివో అన్యస్సుభగః పుత్రవూహే ప్రవాణ్యచేరుక్కగుహోవశాంగారూపస్తుతనానిగమ్యాః హరే అన్యస్య భీమయం దమాజైర్మధ్వారజాంశ్వినామిఘోషైః ప్రవాం శరద్వాన్ మృఢవో నిషాద్భూర్వీర్ఘస్తరజిమద్భజిష్ణన్ ఏరైరన్యస్య భీమయం దమాజైర్వేషంతీరూర్ధ్వా నద్యో నాగోః అసర్జిభాంస్తమీరా వేద సాగేర్బాఢే అశ్వినా త్రేధా చరంతి ఉపస్థుతావతం నాధమానం యామన్నయా వంచృణుతం భవం మే ృషణాపీపాచకోర్ణసేకేమనుషోదస్యన్ యువాం భూషేవాశ్వినాపురం ధిరగ్నిముషాన్నజలదే భవిష్మాన్ ఉపేయద్వాం వరివస్యాగ్రీరాజో విద్యామేఘం వృజనం జీలదారుం అభూదిదంబలిమోషుభూషతారథోషన్మదామనీషిణిందాధిష్ణ్యాశ్వలాసూదిగోరపాతృతేంద్రతమాహిధిష్ణ్యా భరుత్యపాదస్వాదం దృష్టారథ్యారథీతూర్ణం రథమిం వరేధేమధ్వాచీకం తేన దాస్వాజాతో అశ్వినా ృక్తిమాసాధేజనోయ్చిదీయతే అతిక్రమిష్టం జుగతం పవేర సంచోర్విప్రాయకృణుతం వచస్యవేభయతమో రాజతస్సునా హతం మృధో విరసుస్తాన్యశ్వినా వాచం వాచం జరితో రత్నీం కృతముభాసం సత్యాపతం మమ ఇవమేతం చక్రత సింధూరప్లవమాహ మన్వందం పక్షిణం తౌగ్ర్యాయకం ఏన దేవత్రావనసాని రోగదస్సుపప్తనీపే తోక్షోదసో మహః అవవిద్ధం తౌగ్ర్యమప్సా అంతరనారంభలేతమసి ప్రవిద్ధం శరశ్రోణాభోజషలస్సజుష్టాబుధస్విభ్యామిషితాః పారయంతి కస్మిద్రిక్షో నిష్ఠితో మధ్యే అన్న సోయం దౌర్యో నాధిత పర్యకస్వజత్ అన్నామృగస్ పదోరివారభవుదశ్వినామోహదుశ్రోమదాయకం తద్వాన్నరానాద్యామనుష్యాద్యద్వామానాసముచతమవోచన్ అస్మాదద్య సదస సోమ్యాదా విద్యాభేదం వృజనం జీరదారు సోజోజవీయాంత్రబంధురోషణాయస్త్రీచక్రోపజాధ సుకృతో దురోణం కృధాతూనాపదోర్ణపర్ణై సుభద్రసో వర్తతేయన్న భిక్షాయ్యష్టాధకృతు మందానో వృక్షే వపుర్వపుష్యాసతమియంగీర్జిగోదూహిత్రోషసాసజేథే ఆదిష్టతం సువృతం జోరథో పాపనం వ్రతా నివర్తతే హవిష్మాన్ ఏనా సత్యేషయద్ధి భక్తిర్జాతస్తన జాయత్మనే చ మృగో మా భృతీరాజదర్షీన్మా పరివర్తముతవాది ధత్తం అయం వాం భాగో నిహిత ఇయంగీర్దస్రావాం నిధయో మధూనా యువాం గోదమపుర్మీణోద్రిర్దస్రాహపదేవేహమిష్మాసన్నదిష్టాజూయే భయంతామేహమం నా సత్యోపజాతం అదారేష్మస్య ప్రతిభాం సోమో అశ్వినావధాయి దేహజాతం ప్రతిభర్దేభజానైర్విద్యామేహం వృజనం జీరదారం భద్రం నో అపి వాదయమనాః హరిః ఓవామద్యతావ పరం భూవే మోచ్ఛందాభుదసిబన్ధిరుక్తైః నాసత్యాభుహజిత్సందావర్యో జివోనపాతాసుదాస్తరాయ అస్మే పూర్వేషణామాదయమూర్ణ్యామదంతా శృతం మే అచ్చోక్తిభిర్మధీరామేష్టానరాచకర్ణై శ్రే పూర్ణన్విషుదేవేవానా సత్యామహతుం సూర్యాయా మచ్చందేవాంగూర్ణేమరుణస్య భూరే అస్మే సామాధ్వీరాజిరస్తు స్తోమం వినోదం మాన్యస్య కారో అనుజద్వాం శ్రమస్యా సుగానో సువీర్యాయ దర్ఘణయో మదంతి ఏకభాం సోమో అశ్వినావధారిమానే భిర్మఘవానాసు భృక్తి యాతం భక్తిస్తన యాజత్మనే చాగస్త్యేనా సత్యామదంత ప్రతిభాం సోమో అశ్వినావధాయి ఏ హయాతం పతిభిర్దే భయానైర్విద్యామేహం వృజనం జీరదానం కథరా పూర్వా కథరాపరాజో కథా జాతే కవయః కో వివేద విశ్వాత్మనాభిభృతో యద్ధరామవివర్తే దేహని చక్రియేవ భూరింద్వే చరంతి చరంతం పద్బంధం గర్భమపదీ దధాతే నిత్యన్నసూనం భిత్రోరుపస్థేద్యావారక్షతం పృథివీనో అభ్వాద్ మేహోదాత్రమదీతేర నర్మం భువే స్వర్వదవధం నమస్వత్ భద్రోదశీ జనయతం చ భిత్రేద్యావారక్షతం పృథివీనో అభ్వాద్ అదప్యమానే అవసావంతీ అనుష్యామరోదసి దేవపుత్రే ఉభే దేవానాముభయేభిరన్నాం జాభారక్షతం పృథివీనో అభ్వాద్ సంగచ్చమానే యుపతి సమంతే సుసారాజామీ మిత్రోరుపస్థే అభిజిఘ్రంతీ భువనస్య నాభిం జాభారక్షతం పృథివీనో అభ్వాద్ గుర్వీ సత్మని బృహతి హృదయన హుమే దేవానామసాగరిత్రీ దాదే అమృతం సుప్రతీకేద్యాభారక్షతం పృథివీనో అభ్వాద్ ఉర్వీ పృథ్వీ బహులే దూరే అనంతే ఉపబ్రువే నమసా యజ్ఞే అస్మిన్ దాదే సుపతే సుప్రదూర్తీద్యాభారక్షతం పృథివీనో అభ్వాద్ దేవాన్ వాయచ్చ కృమా కచ్చిదాగ సఖాయం వాసనమిజ్జాస్మతిం వా ఇయం ధీర్భూయా అవజాన మేఢాం జాభారక్షతం పృథివీనో అభ్వాద్ ఉభాసం దానర్యామామ విష్టాముభే మామూతీ అవసాసచేతాం భూరి చిదర్యస్సుతాస్త రాజేఢామదంతయిషయమదేవాః ఋతం దివేతమోజం పృథివ్యాభిశ్రావాయ ప్రథమం సుమేధా పాతామద్యాద్దూరితాదభీకే పితా మాతా చ రక్షతామపోభిః ఇదం జావా పృథివీ సత్యమస్తుమి ధర్మాదర్యదిహోపబ్రువేవా భూతం దేవానామ భవే అవోభిర్విద్యామేణం వృజనం ధీరదానం ఆనయిలాభిర్విదేషు స్వస్తి విశ్వానరస్య విదా దేవయేతు అభియథాయువా నో మత్సధానో విశ్వం జగదభిమిత్తే మనీషా ఆ నో విశ్వాస్కా గమంతు దేవా మిత్రో అర్యమావరుణస్వజోషాః భువన్యథా నో విశ్వే వృధా సక్కరం సుషాహా విధురం నతవాః శ్రేష్టం వో అదీశృణేషేజ్ఞం స్వస్తిభిస్తుర్వనిస్తుజోషాః అసద్యథా నోపరుణస్సు కీర్తిర్షశ్చ పరిషదరి గోత్ర సూరిః ఉపావయేషే నమసాజిగీరోషాధారక్తా సుదుఃఖే వధేనుః సమామే అహం విమిమానో అర్కం విషూరూపే పయసి తస్మిన్నూధన్ ఉదనోహిర్బుద్ధ్యోమయస్కస్విషన్న విద్యుషీవ వేది సింధుః ఏ నపాదమపాంజునామనోజుభోమృషనోజం వహంతి ఓ